కొప్పడకే కోమలాంగి కోరుకున్న సుందరాంగి కొప్పడకే కోమలాంగి కోరుకున్న సుందరాంగి పొద్దున్న కొట్టు తట్టుకుంటా పొద్దెక్కి తిట్టు ఒప్పుకుంటా మా పటేల మల్లెలేల ముసులిచ్చి పుసుకోవే బుల్లే నా కాబిల్లే బుల్లే నా కాబిల్లే కొప్పడకే కోమలాంగి కోరుకున్న సుందరాంగి పడితే చిలక పలికే చిరుత వయసు నాలో ఉంది వెన్నెలొస్తే కన్ను కొట్టే కన్ను మనసు నీలో ఉంది వయసు తప్పుకి నన్ను తిట్టక నువ్వు కొట్టకే పురిది కుర్ర సొగసులా కురిది చెమ్మ చక్కల ఆడమాక చెంతకొస్తే గిల్లమాక బంతే నా పూ బంతే నా పూ బంతే కొప్పటకే కమలాంగి కోరుకున్న సుందరాంగి వయసు పలికే చిలిపి బలపు నాలో ఉంది కోడె గాలికే కొంగు చెదిరే కొత్త మెరుపు నీలో ఉంది కౌగిలింతకే కసిరి కొట్టక పలకరింతకే పట్టు తప్పక నీవు చేయకు కారడి నన్ను పెట్టకు వారడి మూడుముళ్ళు పట్టదాక మూడు ముక్కలు ఆడమాక మళ్ళీ నా సిరి మళ్ళీ కొప్పటకే కోమలాంగి కోరుకున్న సుందరాంగి పొద్దున్న కొట్టు తట్టుకుంటా పొద్దక్కి తిట్టు ఒప్పుకుంటా మా పటేల మల్లెలేల ముద్దులిచ్చి పుసుకోవే బుల్లే నా చాబిల్లే బుల్లే నా చాబిల్లే కొప్పటకే కోమలాంగి కోరుకున్న సుందరాంగి డడా డడా డడ్రడా